పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 36వ భాగం. మంటను చూసిన చాలామంది బెలూన్ ఎగరటానికి కారణం వేడి మాత్రమే అనుకుంటారు. వేడిమే అన్నది ఒక శక్తి, అది పదార్థం కాదు, కాబట్టి అది ఎగరదు, మునగదు. పదార్థాలు మాత్రమే వేడి కారణంగా సాంద్రతలో మార్పు పుట్టి ఎగరటం, పడిపోవటము వీలవుతుంది. గాలి వేడిమి మాత్రమే బెలూన్ ఎగరటానికి ఆధారం. ఒక పాత్రలో ఉండే గాలిని ఎంత వేడి చేసినా అది ఎగరదు. ఆ పాత్ర మూసి ఉన్నా సరే ఎగరదు. లోపల ఒత్తిడి మాత్రం మారుతుంది. సీల్ చేసిన డబ్బాని వేడి చేస్తే ఒత్తిడి పెరిగి పేలుతుంది తప్ప ఎగరదు. వేడి గాలి బెలూన్లాగే హీలియం అనే వాయువు సాయంతో ఎగిరే బెలూన్లు కూడా ఉంటాయి. హీలియం వాయువు గాలి కన్నా తక్కువ దట్టంగా ఉంటుంది. ఈ వాయు కణాలు వాతావరణంలోని నత్రజని, ఆమ్లజని అణువుల కన్నా చిన్నవి. 1 లీటర్ హీలియం ద్రవ్యరాశి 0.179 గ్రాములు. 1 లీటర్ మామూలు గాలి మాత్రం 1.25 గ్రాముల ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. 1 బెలూన్ను 1 గ్రాము హీలియంతో నింపితే అందులో నుంచి బయటికి వచ్చిన గాలి కన్నా ఈ బరువు తక్కువ, కాబట్టి బెలూన్ విస్తరిస్తుంది. ద్రవ్యరాశికి భూమి ఆకర్షణ శక్తి తోడైతే పదార్థం బరువు తెలుస్తుందని అర్థమయ్యే ఉంటుంది. విస్తరించిన బెలూన్ మీద గాలి కనబరిచే ప్లవన బలం పెరుగుతుంది. బెలూన్ను భూమి కిందకు లాగే బలానికన్నా ఈ బలం ఎక్కువైనప్పుడు అది ఎగురుతుంది. ఈ పద్ధతిలో బ్లింప్ అనే చిన్న విమానం లాంటి బెలూన్లను తయారు చేసి ఎగరేస్తారు. కొంతకాలం వాటికి కెమెరాలను అమర్చి క్రికెట్ లాంటి క్రీడలలో ఏరియల్ షాట్లను చూపించేవారు. బెలూన్ నుంచి హీలియం వాయువు ఏదో కారణంగా బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? ముందు బెలూన్ కుదించుకుపోతుంది, బెలూన్లోని గాలి పరిమాణం తగ్గుతుంది, బెలూన్ ద్రవ్యరాశి మాత్రం మారదు. బెలూన్ బరువులో వాయువు బరువు చాలా తక్కువని చెప్పనవసరం లేదు. కాబట్టి లోపలి వాయువు మరింత విస్తరించి బెలూన్ మళ్ళీ ఉబ్బుతుంది. ఈలోగా భూమి ఆకర్షణ మరీ ఎక్కువైతే మాత్రం అది కుప్పకూలుతుంది. హీలియం కూడా ఒక పదార్థమే, కాబట్టి దానికి కూడా ద్రవ్యరాశి ఉంటుంది. అంటే దాని మీద కూడా భూమి ఆకర్షణ బలం పడుతుంది. హీలియం గాలిలో ఎగరాలంటే దాని చుట్టూ బుడగ ఉండక తప్పదు. బుడగలో ఉంటేనే హీలియం ఎగురుతుంది, కాబట్టి బుడగ ఎగురుతుంది. బుడగ ఎగరాలంటే చుట్టూ గాలి మాత్రమే ఉండాలి. హీలియం బరువుకు గాలి బరువుకు ఉన్న తేడా కారణంగా మాత్రమే బుడగ ఎగురుతుంది. హీలియం బుడగను గాలి లేని శూన్యం ఉన్న గదిలో వదిలితే అది కూడా కింద పడుతుంది. వాయువుల మీద వేడి, ఒత్తిడి అనే 2 అంశాల ప్రభావం గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం. టన్నుల బరువు ఉన్న విమానాలు గాలిలో ఎలా ఎగురుతాయి? వేడి గాలి బెలూన్లోనూ, హీలియం బెలూన్లోనూ, లోపలి గాలి తీరు, వాతావరణంలో గాలి తీరును బట్టి బెలూన్లు ఎగిరాయి. జలాంతర్గాములో గాలి ఉంటే అది నీటిలో తేలింది. బెలూన్లో తేలిక గాలి ఉన్నందుకు అది వాతావరణంలో తేలింది. ఈ సౌకర్యాలు లేని విమానం గాలిలో తేలటం వెనుక మరో రకం ఫిజిక్స్ ఉంది. ఈ ఎగరటం బెలూన్లు ఎగరటం వంటిది కాదు. విమానాన్ని లోహం భాగాలతో నిర్మిస్తారు. అందులో బరువైన ఇంజిన్లు వగైరా ఉంటాయి. ఇక ప్రయాణికులు, రవాణా సరుకుల సంగతి సరేసరి. వీటన్నిటి సాంద్రత గాలి సాంద్రత కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అయినా విమానం గాలిలో ఎగురుతుంది. ఇది నిజంగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అద్భుతం. భౌతిక శాస్త్రం ఈ అద్భుతాలను చాలా తేలికగా అర్థం చేయిస్తుంది.